పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 7వ భాగం. బోల్ట్ లేదా మర మీద వాడుతున్న టార్క్ను పెంచడానికి స్పానర్ కాడ పొడవు సాయం చేస్తుంది. స్పానర్ రెంచ్ అనేవి తిరిగే వీలున్న తులాదండాలు. అన్ని తులాదండాలలాగే బలం దూరాన్ని బట్టి ఇక్కడ కూడా పని జరుగుతుంది, అంటే మర కదులుతుంది. ఇక టార్క్ అన్న మరొక అంశం ఉంది. మర తిరగడాన్ని మార్చే బలాన్ని టార్క్ అంటారు. తిరిగే మర మధ్యభాగం నుంచి బలం వాడే చోటికి ఉండే దూరాన్ని బట్టి టార్క్ మారుతుంది. ఇక్కడ తులాదండం బరువుని ఎత్తడం లేదు. ఇక్కడ జరిగే పని మర తిరగటం. కాబట్టి స్పానర్కు తగిలించిన గొట్టం కారణంగా టార్క్ పెరుగుతుంది. ఇక్కడ తులాదండం తిరుగుతోంది, కాబట్టి దాని కాడ చివర కదిలే దూరం పెరుగుతుంది. ఆ రకంగా బలం పెరుగుతుంది. కాడ దూరం పెరిగిన కొద్దీ వాడవలసిన బలం తగ్గుతుంది. రెంజ్ పనిచేసే బలం దానిని చెయ్యి తోసే తీరు మీద ఆధారపడి ఉంటుంది. రెంజ్ అడ్డుగా ఉంటే చెయ్యి దాని మీద నిలువుగా ఉండాలి. ఈ రకంగా కాడ మీద ఎక్కువ టార్క్ వచ్చేట్టు బలం పడుతుంది. బైసైకిల్ పెడల్ను ఊహిస్తే ఈ విషయం తేలికగా అర్థమవుతుంది. మర మీద రెంజ్ కదిలినట్టే సైకిల్ యాక్సిల్ మీద పెడల్స్ గుండ్రంగా తిరుగుతాయి. యాక్సిల్ అడ్డంగా ఉంటుంది, పెడల్ మాత్రం నిలువుగా తిరుగుతూ ఉంటుంది. పెడల్ పూర్తిగా నేలవైపు చేరినప్పుడు కాలు దాని మీద నిలువుగా ఉంటుంది. అప్పుడు కాలు బలం బాగా ఎక్కువగా ఉన్న చక్రం ముందుకు కదిలే వీలు మాత్రం ఉండదు. కాబట్టి మరోవైపు కాలును వాడి ఈ కాలు తీరు మారే ప్రయత్నం చేస్తాం. ఒక కాలు పైకి మరొక కాలు కిందకి వచ్చేట్టు బలాన్ని మారుస్తూ యాక్సిల్ని తిప్పుతాం. ఈ చక్రం ఇరుసు పద్ధతిని గుండ్రంగా తిరిగే తులాదండంగా చెప్పుకోవచ్చు. చక్రం పైభాగంలో బలం వాడి దానిని తిప్పవచ్చు. ఇరుసు మీద వాడిన బలం కారణంగా చక్రం తిరుగుతుంది. చక్రం వెలుపలి అంచులోని పండ్లకు చైన్ను తగిలించి మరొక చక్రాన్ని తిప్పినందుకు సైకిల్ ముందుకు కదులుతుంది. ఈ రకంగా బైసైకిల్లో 3 చక్రాలు ఉన్నట్టు లెక్క. పెడల్స్తో గుండ్రంగా తిరిగేది మధ్యలోని లోహపు చక్రం. దాని పండ్ల నుంచి చైన్ వేసినందుకు వెనక చక్రం తిరుగుతుంది. అది తిరిగినందుకు ముందు చక్రం దానంతటా అదే తిరుగుతుంది. ఈ రకంగా చక్రాలు తిరిగినందుకు రాపిడి కారణంగా బైసైకిల్ ముందుకు పోతుంది. ఇన్ని చక్రాలు ఉన్నందుకు తక్కువ శక్తితోనే ఎక్కువ పని జరుగుతుంది. చక్రాలను ఒకదానికి ఒకటి కలిపి వాడటాన్ని గేర్స్ పద్ధతి అంటారు. గేర్ పద్ధతిలో చక్రం వెలుపలి అంచున ఉన్న పండ్లు ముఖ్యమైనవి. గేర్ సైజు ఎంత పెరిగితే టార్క్ అంత పెరుగుతుంది. ఒకే రకమైన శక్తితో రేస్ కారుకు ఉండే చిన్న చక్రం మొదలు ట్రక్కులకు ఉండే పెద్ద చక్రాల దాకా అన్నిటినీ కదిలించవచ్చు. వాటి ఇంజన్లను వాడే పద్ధతిలో మాత్రం తేడా ఉంటుంది. ట్రక్లో ఎక్కువ బరువు ఉంటుంది, కాబట్టి ఆ బరువును కదిలించగలిగిన ఇంజిన్ అవసరం. రేస్ కారు చక్రం చాలా చిన్నది, అందులో టార్క్ తక్కువ, కాబట్టి అవసరమయ్యే బలం తక్కువ. కానీ అది చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ దూరం కదులుతుంది.